శ్రీ గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఆత్మస్వరూప బంధుగణ. మనం 9 శ్లోకాలు పూర్తి చేసినాము. 10వ శ్లోకం, ఇవన్నీ కూడా వైరాగ్యాన్ని బోధించే శ్లోకాలు. సమాజంలో ఉండే మనుష్యుల ప్రవర్తనను చూసి వాళ్ళని నిరసిస్తూ ముట్టికాయలు వేస్తూ చెప్తున్న శ్లోకాలాగా అనిపిస్తాయి. యవ్వనంలో ఉన్నప్పుడు మనిషి చాలా పొగరుగా ఉంటాడు. యవ్వనంలో అంటే వయస్సులో ఉన్న వాళ్లకు, పురుషులు కానీ స్త్రీలు కానీ, వాళ్ళకి పెద్ద వయస్సు వచ్చిన వాడి కష్టం వాళ్ళకి అర్థం కాదు. పెద్ద వయస్సు వాడికి అన్ని సమస్యలు. ఇప్పుడు పాత అంబాసిడర్ కార్ని ఎప్పుడైనా చూసారా? పాత ఇప్పుడు కనపడడం మానేసాయి రోడ్ల మీద. నిన్న మొన్నటిదాకా తిరుగుతూ ఉండేవి ఇండియాలో. పాత ఓల్డ్ అంబాసిడర్ కార్, ఆ కార్లో ప్రతి పార్టు గడగడ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఒక్క హార్న్ తప్ప, హార్న్ సరిగ్గా పనిచేయదు. అది తప్ప హార్న్ ఎంత నొక్కినా క్వీ కాయ అందు. అది తప్ప మిగతా పార్ట్లన్నీ కూడా గడగడ సౌండ్లు చేస్తూ ఉంటాయి. ఈ పెద్ద వయసు వచ్చిన వాళ్ళకు కూడా అంతే. లేస్తే మోగాళ్ళు కటకట అంటాయి. ఇంకా అలా మొదలుపెట్టి అన్ని సౌండ్లు, మొత్తం బాడీ అంతా సౌండ్లు చేస్తూ ఉంటాయి. పార్ట్లన్నీ కూడా లూజ్గా ఉంటాయి. అంబాసిడర్, పాత అంబాసిడర్ కారు లాగా. అయినా ఆ కారు కూడా ఇలా ఇలా ఊగుకుంటూ ముందుకు పోతూ ఉంటుంది. పాత అంబాసిడర్ కారు 6 డైరెక్షన్లలో కదులుతుంది. అది ముందుకి వెనక్కి, పైకి కిందకి, ఇటు 6 డైరెక్షన్స్లో ముందుకు పోతూ ఉంటుంది. అది ఈ బాడీ. ఈ పెద్ద వయసు వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి ఇష్యూస్ ఈ యవ్వనంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంచేతనే యవ్వనంలో ఉన్నవాళ్ళు చాలా సంవేదన కలిగి చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళకు ఉండే ఇబ్బందుల్ని అర్థం చేసుకోగలుగుతారు. అంచేతనే మీరు గమనించారో లేదో, యవ్వనంలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూసి ఆ ముసలాయన ముసిల్ది అని ఇలాగా నిరాశతో అంటే తీసి పారవేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. యవ్వనంలో ఉన్నవాళ్ళు అలా ఉంటారు. అలా ఉండకండిరా, మీ పెద్ద మీ యవ్వనం ఎంతో కాలం మీతో పాటు ఉండదు, మీరు కూడా అక్కడికే చేరుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని శంకర్లు చెప్తున్నారు. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. ఇవన్నీ ప్రశ్నలు, కానీ ప్రశ్నలు సమాధానాన్ని కోరే ప్రశ్నలు కావు. నెగిటివ్గా చెప్పి ప్రశ్నలు అన్నమాట. ఎలాగంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వస్తాను అన్నాను అనుకోండి, అది సమాధానాన్ని కోరే ప్రశ్న కాదు. అది దాని అర్థం ఏంటి? నేను ఎక్కడికి రాను అని అర్థం. నేను ఇప్పుడు ఏం తింటారనుకుంటున్నావు నువ్వు అంటే దాని అర్థం నేనేమి తిన్నాను. అలాంటి ప్రశ్నలు అవి. ఓకే, ఇప్పుడు కామ వికారము. ఇప్పుడు యువకులు యువతులు ఉన్నారనుకోండి, ఒకళ్ళనొకళ్ళు అలా చూపులు చూసుకుంటూ ఆకర్షణ చేసే ప్రయత్నంలో ఉంటారు. అది యవ్వనం యొక్క లక్షణం. అది దాంట్లో మనం తప్పు పట్టేసి ఊరికే స్కాండలైజ్ చేసేసి ప్రయత్నం చేయకూడదు. అది పెద్ద మనసు అనిపించుకోదు. అది మనం అర్థం చేసుకుంటాం. మీకు ఒక కథ చెప్తా. ఒక ఆయన మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు. కొంచెం ఉద్యానవనము, అలాగే ఏకాంత స్థానము, ఎవళ్ళు జనం ఎవళ్ళు లేరు. ఆయన మామూలుగా నడుచుకుంటూ పోతున్నాడు. ఫుట్పాత్ వెంబడి నడిచిపోతూ ఉంటే ఆ పక్కనే ఒక పెద్ద పూల మొక్క, పెద్ద మొక్కలాగా పూద కింద ఉంటుంది కదా, దాని పక్కన కూర్చుని ఒక యువకుడు యువతి పక్క పక్కన బాగా దగ్గరగా కూర్చుని గుసగుసలు ఆడుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ప్రేమగా ఉంటారు. ఈ లోపల పెద్ద ఆయన నడిచొస్తున్నాడు కర్ర పట్టుకుని టక్ టక్ అంట. ఆ అమ్మాయి, ఏ నోరు మొయ్ మాట్లాడుకో, ఆయన పెద్ద ఆయన వస్తున్నాడు అని ఆ అమ్మాయి ఈ యంగ్ మ్యాన్ అని హెచ్చరిస్తుంది. హెచ్చరించేప్పటికి వెంటనే పాపం ఈ పెద్ద ఆయన అది వింటాడు, విని వెంటనే మనస్సులో కష్టపడతాడు. అయ్యో పాపం వాళ్ళు యువకుడు యువతి వాళ్ళు ఏదో ప్రేమగా పక్క పక్కన కూర్చుని కబుర్లాడుకుంటూ ఉంటే నేను అడ్డు వచ్చినట్లయినదే ఎంత అయ్యో అని అనుకుని వెంటనే కళ్ళు గుడ్డివాళ్ళగా నటిస్తూ టగటగా నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ యువకుడు అంటాడు, ఏ కంగారు పడుకు ముసలాయిని కళ్ళు కనపడవు నువ్వేమీ బెంగపెట్టుకోకు అని ఆ యువకుడు ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఆయన టక్ టక్ అని అలా కళ్ళు మూసుకుని ఆ పొద దాటి వరకు కళ్ళు మూసుకుంటూ ఆ కర్రను కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత మామూలుగా నడిచి వెళ్ళిపోతాడు. అంటే ఆయన అభిప్రాయం ఏమిటి, ఆ యువకుడు యువతి వాళ్ళు పరస్పరము ప్రేమ ఆకర్షణలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సుకు మనం కష్టం కలిగించకూడదు అని ఆ పెద్ద ఆయన యొక్క అభిప్రాయం. ఆ పెద్ద ఆయన ఎవరో తెలుసా మీకు? తులసీదాస్. అలాగంటే పెద్ద మనస్సు ఉండాలి, కానీ ప్రతిదానికి ఇది తప్పు అది ఒప్పు అంటూ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి జనాల్ని హింస పెట్టేసి ఇట్లాగా ఉండకూడదు. పెద్ద మనస్సు కలిగి ఉండాలి. తర్వాత మనకో రూలు, ఇతర వాళ్ళకి ఇంకో రూలు, అలా ఉండకూడదు. పెద్ద మనస్సుతో ఉండాలి. సో యువకులు యువతులు అలాగే ఉంటారు, మనం అలా ఉన్నవాళ్ళమే ఒకప్పుడు. ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది, ఎందుకని వయస్సు అయిపోయింది కనుక. వయసు గతే కామ వికార. వయస్సు అయిపోయిన తర్వాత ఆకర్షణ పురుషునకు స్త్రీ ఎడల, స్త్రీకి పురుషుని ఎడల ఇంకా ఆకర్షణ ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు ఈ పరస్పర ఆకర్షణ, ఈ బయలాజికల్ అట్రాక్షన్ అంటారే, దాని గురించి అంత కంగారు పడకుండా, దానికోసం అంత పొగరుగా ఉండొద్దు. మేము ఇంతటి వాళ్ళం, మేము అంతటి వాళ్ళమను, లేదా నేను చాలా అందగా తిన్నాను స్త్రీ అలా వికార ఆ రకమైన అహంకారాన్ని కలిగి ఉంటే ఆ అందం ఎంతకాలం ఉంటుంది? పురుషుడు నా అంత అందగాడు ఎవడూ లేడు, నా అంత బలవంతుడు ఎవడూ లేడు, చూడు నా ఛాతి చూడు, నా భుజాలు చూడు అని బాడీ బిల్డ్ చేసి పొగరుమూతగా ఉంటే ఆ పొగరు ఎంతకాలం నిలబడుతుంది? అలా చూస్తుండగానే యవ్వనం అయిపోయి మధ్య వయస్సులో పడిపోతాడు. మధ్య వయస్సు వచ్చిందంటే ఇంక అయిపోయింది పడిపోయి, మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని దాంట్లో పడతాడు వెళ్ళి. ఆ తర్వాత వృద్ధాప్యము ఇంకా. కాబట్టి కామవికారము ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఈ కామవికారం విషయంలో సరి అయిన దృక్పథమును కలిగి ఉండవలేము. సరైన దృష్టి అంటే ఉదారమైన మనస్సుతో ఆ పరిస్థితిని అర్థం చేసుకుని మనం ఇతరుల ఎడల నిందారోపణ చేయడానికి ముందుకు దూకడం అలా ఉండకూడదు. నిందారోపణ కంగారు పడి చేయకూడదు. ఈ ఆకర్షణ అనేది సహజంగా ఉంటుంది, ప్రపంచం అంతటా ఉన్నది. మనం ఏదో చాలా గొప్ప మునగాళ్ళం అన్నట్టుగా ఇతరుల ఎడల అహంకారాన్ని ప్రదర్శించరాదు. స్త్రీలు కానీ పురుషులు కానీ అందము విషయంలో, బలము శరీర బలం విషయంలో అహంకారం పెట్టుకోకూడదు. మీరు అహంకారమే పెట్టుకుంటే ఈ అహంకారం ఎంత నిలబడుతుంది? కొంచెం ఇటు జరిగితే ఇంకా ఇక్కడికి రావచ్చు, ఇటు వచ్చేయచ్చు. మీరు ఆ గోడకు కూర్చోండి, నేను కూర్చున్నట్టుగా అలా కూర్చోండి, మీరు కూర్చోండి, ఇది కొంచెం దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు బాగా కామ వికార అది అర్థం చేసుకోవాలి. కామ వికారము అంటే స్త్రీలకు పురుషులకు పరస్పరము ఉండే ఆకర్షణ, దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈ లవ్. ఈ సినిమాలన్నీ వీటితోటే నిండి ఉంటాయి. సినిమాల్లో రెండే ఐటమ్స్ ఉంటాయి, ఇండియన్, టాలీవుడ్, బాలీవుడ్. ఆ సినిమాల్లో రెండే ఐటమ్స్ ఉంటాయి నాకు తెలిసి. నేను ఈ మధ్యన సినిమాల్లో సంభోగము సంఘర్షణ, సంభోగం అంటే డ్యాన్సు ప్రేమ ఇది అదేను, అదైన వెంటనే కొట్లాట, కొట్లాట అయిన వెంటనే డ్యూయెట్, డ్యూయెట్ అయిన వెంటనే మళ్ళీ కొట్లాట, కొట్లాట అయిన వెంటనే డ్యూయెట్, ఈ లోపల సినిమా పూర్తవుతుంది. అన్ని సినిమాలు అదే ఫార్ములా, అన్ని సినిమాలు ఒకటే ఫార్ములా, ట్రయాంగిల్, ఇద్దరు పురుషులు ఒక స్త్రీ, యుద్ధం ప్రారంభం, అలా ఉంటుంది. ఈ కామ వికారములు ఎంతకాలం ఉంటాయనుకుంటున్నారు? అలా కొద్ది రోజులు ఉంటాయి, కొంతకాలం ఉంటుంది, కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత పోతుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్తున్నారు శంకరులు. క్షీణే నీరే కహ్ కాసార, శుష్కే నీరే కహ్ కాసార. కాసారం అంటే చెరువు. ఇప్పుడు రాయలసీమలో చెరువులు, వర్షకాలంలో చెరువులు, వేసవికాలంలో చెరువు కదా, ఇవి కదా, అక్కడ చెరువుకి నీరు ఉంటేగా చెరువు, నీరంతా ఎండిపోతుంది. ఉరికే ఇలాగ కొంచెం పల్లంగా ఉంది కాబట్టి చెరువు ఏమో అని మనం అనుకోవాలంటే అక్కడ చెరువు ఏమి ఉండదు. మన ఇండియాలో చెరువులో ఇల్లు కట్టేస్తారు. హైదరాబాద్లో మసబ్ ట్యాంక్ అని ఉంది. మసబ్ ఉర్దూ నేమ్, ట్యాంక్ అంటే చెరువు. నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ చెరువు ఎక్కడ ఉండాలండి అని అడిగాను. చెరువు ఏమీ లేదండి అని చెప్పారు. ఏమైపోయిందండి, చెరువు ఉండేది కదా, అంటే నిజాం కాలంలో ఉండేదయా, మరి ఇప్పుడు ఎక్కడికైనా పారిపోతుందా చెరువు, ఉండద్దు అక్కడ. అంటే ఆ బిల్డింగ్స్ అన్నీ చూపించి ఇవన్నీ చెరువులో కట్టిన బిల్డింగ్సే. దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్ కూడా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5 అంతస్తులు, అది కూడా చెరువు మధ్యలోనే ఉన్నాయి. అన్నీ చెరువులే, చెరువులు, చెరువు ఉంటే నీళ్లు ఉంటే చెరువు, నీళ్ళు ఎండిపోతే చెరువే లేకుండా అయిపోతుంది. అలాగే యవ్వనం అయిపోతే, యవ్వనం ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా కామవికారం అనేది ఏది ఉండదు. ఊరికే శరీరం మిగిలి ఉంటుంది, అక్కడ పళ్ళ ఉంటుంది, నీరు ఉండదు. అలాగే శరీరం ఉంటుంది, కామవికారం ఏమీ ఉండదు. ఈ సంసారం ఇలా ఉంటుంది. సంసారంలో సారము అసలే లేదు. సంసారంలో సారము గురించి శంకరులు ఒక చోట అన్నారు, అరటి బోధలో శక్తి స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో సంసారంలో సారం అంత ఉంటుంది. అరటి బోధలు 4 పెట్టి పైన రూఫ్ వేస్తే ఏమవుతుంది, ఆ రూఫ్ కుప్పకూలుతుంది. ఈ సంసారం కూడా అటు అరటి బోధి వంటిది. కదళీ స్తంభవత్ అసార సంసార, సంసారము అరటి బోధి వలె నిస్సారము అని అంటారు. కాబట్టి ఆ సంసార జీవనంలో, ప్రాపంచిక జీవనంలో ఒక అంశాన్ని హైలైట్ చేసి, ఈ అంశం విషయంలో నువ్వు ఊరికే అహంకారం పెట్టుకోకయా, అది కొద్ది రోజులు ఉంటుంది, పోతున్నది, ఈ వేసవి కాలం వస్తే చెరువులు ఎండిపోయినట్టుగా అయిపోతారు జనులు కూడా, కాబట్టి దాని విషయంలో పెద్ద గొప్పగా ఏమీ ఉండాల్సింది లేదు అని చెప్తున్నారు. వయసి గతే కహ్ కామ వికారః, శుష్కే నీరే కహ్ కాసారః. ఇక పరివారము, పరివారం అంటే ఫ్యామిలీ. ఏమండి ఫ్యామిలీ అంటే చూడండి, నేను, నా భార్య, నా పిల్లలు, మా అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, బావమరుదులు, ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా ఉంటారు. బావమరుదులు ఎందే అసలు సంసారం, వీడి పరివారం పూర్తి కాదు. బావమరుది బ్రదర్లా ఉండి తీరాలి. సో వీళ్ళందరూ, వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారండి, ఎప్పుడు ఉంటారో చెప్పమంటారా? మీరు బాగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తూ ఇంటి నిండా విశాలమైన ఇల్లు ఒకటి పెట్టి ఆ కిచెన్లో మంచి సామాగ్రి అంతా పడేసి ఒక కుక్ని అక్కడ ఎంప్లాయ్ చేసి వెత్సాలు దండిగా పడేసి ఆ కిచెన్లో కూర వంటలో అవి చేస్తూ కాఫీలు, టీలు, టిఫిన్లు అవి తయారు చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఉంటారు. సపోజ్ మీరు జీతం, మీరు డబ్బు సంపాదించడం తగ్గించారనుకోండి, కుక్కుకి మీరు జీతం ఇవ్వడం మానేశారనుకోండి, వాడు రావడం మానేస్తాడు. కొట్టులో అప్పించేవాడు బెత్సాలు ఇవ్వడం మానేస్తాడు. కిచెన్ ఉంటుంది తప్ప ఆ గిన్నెలో డబ్బాల్లో ఏమీ వస్తువులు ఏమి ఉండవు. ఉండే కుక్కు ఉండడు, ఎవరిది వాళ్ళే వండుకు తినాలి, లేదా కాఫీ కాచుకు తాగాలి. కాఫీ పౌడర్ ఉండదు, లేకపోతే షుగర్ ఉండదు, మిల్క్ ఉండదు. అప్పుడు ఈ బంధువులందరూ ఏమవుతారు, ఒకళ్ళ దారి ఒకళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మా అల్లుడు పాపం డబ్బు సంపాదన లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, మనం అతన్ని ఏం బాధ పెడతాం అని అత్తగారు మామగారు తప్పుకుంటారు. తల్లి తండ్రి పొందే వీడు పాపం కష్టంలో ఉన్నాడు, పెద్ద కొడుకు, రెండో కొడుకు బాగా సంపాదిస్తున్నాడని లేదా కూతురు దగ్గరకో వాళ్ళు నిష్క్రమిస్తారు. కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు ఇక్కడ ఉంటే మనకి రోజు గడిచేట్లా లేదని వాళ్ళు నిష్క్రమిస్తారు. కూతుళ్ళు వాళ్ళు కూడా అయ్యో పాపం మా నాన్న కష్టపడుతున్నాడని వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. బాగా సంపదలో ఉన్నప్పుడే బావమరుదులు ఉంటారు, సంపద తగ్గిపోతే బావమరుదులు పోతారు అతనికి. వీడు, వీడి భార్య మిగిలి ఉంటారు. కొంతకాలానికి సంపాదన లేని మొగుడితో కాపురం చేయడం కంటే గోతులో దిగడం మంచిదని ఆవిడ కూడా లేచక్కబోతుంది. ఆ అప్పుడు వీడు ఒక్కడు మిగులుతాడు. ఈ సంసారం అలా ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, ఆయనకి ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మొన్నాడు పొద్దున్న ఆయనకి ఇంతమంది బంధువులు ఉన్నారనే సంగతి కొత్తగా ఆయనకు అర్థమైంది. ఆయన అనుకున్నారు నాకు 5 6 బంధువులు ఉన్నారని అనుకునేవారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన 1 వీక్ అయ్యేప్పటికీ 100 200 300 400 మంది బంధువులు ఉన్నట్లు తేలింది. ఇంతమంది బంధువులు ఉన్నారా నాకు అని ఆయన ఆశ్చర్యపోయారు. ఆ మాట చెప్పారు కూడా ఆయన, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇంతమంది బంధువులు సమాజంలో ఉన్నట్లు నాకు తెలిసినది, అంతకుముందు ఏమీ లేదు. దీని మీద వేమన గారు సుమతి శతకారుడు పద్యం చెప్పాడు, వర్షాలు బయటి చెరువు నిండా నీరున్నప్పుడు కప్పలు బెక్కబెక్కలాడను, నీరు ఎండిపోగానే కప్పలు ఏమైపోతాయో తెలియదు, అన్నీ తమ దారి తాము చూసుకుని ఎక్కడికో పోతాయి. కాబట్టి సంసారము అలాంటిది. డబ్బే లేకపోతే ఈ పరివారము బంధువులు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఉండనే ఉండరు. అంటే వైరాగ్యం కోసం అలా చెప్తున్నారు. ఇక జ్ఞాతే తత్వే క సంసార. చూడండి, తత్వజ్ఞానం అని ఉంటుంది, ఆత్మతత్వము తెలియట అని ఉంటుంది తప్ప ఈశ్వరుడు తెలియట అంటూ ఏముండదు. ఈశ్వరుణ్ణి భక్తి చేస్తారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం అంటూ ఏముండదు, ఆత్మస్వరూపము ఎడల భక్తి చేయడం అంటూ ఏముండదు. ఓకే, ఇక భాషల్లాగా ఈశ్వరుని దర్శించడం అన్నా ఆత్మస్వరూపమును తెలియట అన్నా ఒక్కటే, భాషే మారింది. కనుక ఆ ఆత్మతత్వము తెలుసున్నట్లయితే సంసార బంధం అనేది పటాపంచలైపోతుంది, అది ఉండనే ఉండదు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలా చెప్తూ ఉండడమే. అది ఏమిటంటే, మీకు జీవితంలో దుఃఖానుభవము వస్తూ కలుగుతూ ఉంటుంది, దుఃఖానుభవానికి వస్తుంది, భయము కూడా అనుభవానికి వస్తుంది. ఇది ఈ దుఃఖము ఈ భయము అనుభవానికి ఎందుకు వస్తున్నాయంటే, మీరు అజ్ఞానం చేత అనేక కారణాలను వెతుక్కుంటూ ఉంటారు, అదంతా అజ్ఞానమే. ఈ దుఃఖము భయము అవి అనుభవానికి రావడానికి ఒకే ఒక కారణము, అజ్ఞానం. దుఃఖో హినామ దుఃఖం హినామ ఏష ప్రజ్ఞాపరాధ అనే సూత్రం ఒకటి ఉంది. ఎవడైనా దుఃఖిస్తున్నాడు అంటే వాడి అవగాహనలో అండర్స్టాండింగ్, ప్రజ్ఞ అంటే వాడు తెలుసుకున్న దానిలో ఏదో వెలితి లోటు గలదు, అందుకోసం దుఃఖిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా పరీక్ష ఫెయిల్ అయి దుఃఖిస్తున్నాడు అనుకోండి, వాడికి జీవితం యొక్క రహస్యం వాడికి అర్థం కాలేదు, వాడికి తెలియక దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే పరీక్ష ఫెయిల్ అవ్వడం అంటే అర్థం ఏంటి, వాడు ఏ దారిలో ముందుకు వెళ్దాం అనుకున్నాడు జీవితంలో ఆ తలుపు మూసేశారు అని అర్థం దానికి. అయితే జీవిత రహస్యం ఏంటంటే, ఒక తలుపు మూసినప్పుడు ఇంకో తలుపు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, తెరుచుకుంటుంది కూడా. ఆ సంగతి వీడికి తెలియదు. వీడు ఆ మూసేసిన తలుపు దగ్గర కూర్చుని ఏడుస్తూ కూర్చుంటాడు. మూసేసిన తలుపు దగ్గర కూర్చుని ఏడిస్తే తెరవదు దాన్ని. మూసేసిన తలుపు దగ్గర ఉండకూడదు, ఏడవకూడదు, ఉండకూడదు. అక్కడి నుంచి అవతలకు వచ్చేసి తల తిప్పి ఇంకో వైపు చూసి ఇంకేదైనా తలుపు తెరుచుకుందా చూడాలి, అది తెరుచుకుంటుంది, ఆ దిశలో వెళ్ళాలి. కాబట్టి మనకి జీవితం నేర్పిన సత్యం ఏమిటంటే, ఈ తలుపు ఈ దారి నాకు కాదు అని జీవితం నేర్పిన సత్యం. మీరు నేర్చుకుంటే నా దారి ఇది అది కాదు. పుల్లారెడ్డి గారు నాకు ఒక కథ చెప్పారు, నేనంటే చాలా ప్రేమగా ఉండేవారు ఆయన. ఆయన ఇప్పుడు పోయారు, నేను ఆయన ఆయనతో నాకు స్నేహం ఉందని చెప్తే గొప్పగా అనిపించవచ్చు, బట్ ఆయన జీవించున్నప్పుడు నేను క్లోజ్గా మెలిగేవాడిని ఆయనతోటి. సో ఆయన నేను కలిసి కారులో కూర్చుని ఎక్కడెక్కడికో ప్రయాణాలు అవి చేస్తూ ఉండేవాళ్ళం. ఈ నాగర్ కర్నూలు అక్కడ ఏవో విశ్వ హిందూ పరిషత్తు అనాథ శరణాలయంలో అవి గలవు, అక్కడికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం. అలాంటి సందర్భంలో ఏవో చెప్తూ ఉండేవారు. ఆయన అన్నారు, నా జీవితంలో నాకు కలిగిన గొప్ప అదృష్టం మెట్రిక్ పరీక్ష ఫెయిల్ అవ్వుట. ఆయన మెట్రిక్ పెట్టడం, ఆయన మావయ్య గారి ఇంట్లో ఉండేవారు, తండ్రి ఉండేవారు కాదు, తల్లితోటి మావయ్య అంటే తల్లి సోదరుడు, ఆయన సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. పేద కుటుంబం, మెట్రిక్ పరీక్ష కట్టిస్తే ఆ రోజుల్లో ఆంధ్ర మెట్రిక్ అని ఉండేది. స్కూల్కి వెళ్ళి ఎస్ఎస్ఎల్సి చదవని వాళ్ళు ప్రైవేట్గా ఆంధ్ర మెట్రిక్ కట్టుకుని పరీక్ష పాస్ అయితే రైల్వేలో ఉద్యోగం ఇచ్చేవారు. మెట్రిక్ పాస్ అయితే చాలా రైల్వేలో క్లర్క్ పోస్ట్, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కర్నూలు రైల్వే స్టేషన్లోనో లేకపోతే పక్కన ఏదో రైల్వే స్టేషన్లో చిన్న పెద్ద ఒక క్లర్క్ పదవి పారేస్తారు. వాళ్ళకి అవసరం ఉండేది ఆ విధంగా. కాబట్టి ఉద్యోగం ఇప్పిద్దామని మామయ్య ఎదురు చూస్తున్నాడు వీడు మెట్రిక్ పాస్ అవుతాడు. వీడు ఫెయిల్ అయితే పాస్ కాలేదుగా. అప్పుడు మామయ్య పిలిచి, నువ్వు ఎందుకు పనికిరావు, మెట్రిక్ ఫెయిల్ అయ్యావు, నీకు చదువు నీకు వల్ల కాదు, నువ్వు పని చేయి, టీ బడ్డీ పెట్టుకో, ఇదిగో రూపాయి అని ఒక రూపాయి ఇచ్చాడు, టీ బడ్డీ పెట్టుకో. దానికి ఇలాగ అప్పట్లో బొగ్గులు కుంపటి పాలు పంచదార, పంచదార కాదు బెల్లం, బెల్లం టీ పౌడరు నీళ్ళు గిన్నెలు కప్పులు ఇవే, ఇది రూపాయి, రూపాయికి అన్నీ వచ్చేస్తాయి. అది పెట్టుకుని అక్కడ గవర్నమెంట్ ఆఫీస్, కర్నూలు రాజధానిగా ఉండేది అప్పుడు ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్ తర్వాత అయింది. ఆ గవర్నమెంట్ ఆఫీస్ ముందు కూర్చుని వాడే ఛాయ్ తయారు చేసేసి ఆ ఉద్యోగస్తులకి టీ బ్రేక్ ఉంటుంది అప్పుడు టీ పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. ఫస్ట్ క్లాస్ టీ తయారు చేసి ఇచ్చేవాడు. టీ తాగిన వాడే పుల్లారెడ్డి స్వీట్ టీ చాలా బాగా చేస్తున్నాడు రాని ఎదురు చూసి ఇట్లాగా వారం రోజులు పట్టుకెళ్ళి ఇచ్చాడు అందరికీ. అనాయో అర్థమే తీసుకుని ఆ తర్వాత ఇంకా వెళ్ళడం మానేసి చెట్టు కిందే ఉండిపోయాడు. అప్పుడు ఆ లోపల ఉండే క్లర్కులు ఉద్యోగస్తులనే, ఈ పుల్లారెడ్డి టీ పట్టుకురాలేదు, ఏంటి టైం అయిపోయింది, చూడటం ఇంకో 5 నిమిషాలు ఆలస్యం, అలా చూసి పావు గంట అయినా పట్టుకురాకపోతే ఎడ్రా వీడు టీ పట్టుకురాలేదని వీళ్ళందరూ బయటకు వచ్చారు. అక్కడ చెట్టు కింద ఉన్నాడు. ఎలా టీ ఎందుకు పట్టుకురాలేదంటే నేను పట్టుకురాలేకపోతున్నానండి, మీరే దయచేసి వచ్చి తీసుకోండి అని చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు ఇతను ఆ చెట్టు కిందకు వచ్చి టీ తీసుకుని వెళ్ళేవారు. ఆ విధంగా ఆయన రూపాయితో ప్రారంభించారు వ్యాపారం. మళ్ళీ మామయ్యని ఇంకో పావలా కూడా అడగలేదు. ఆ రూపాయి మీదే ఓ పావలా లాభం సంపాదించి ఆ క్లర్కుల దగ్గర వాళ్ళ దగ్గర రూపాయితో అప్పు తీసుకుని, మీరు టీ తాగండి 1 రూపాయి నాకు అడ్వాన్స్ ఇవ్వండి అని తీసుకుని మొత్తానికి ఆయన బిల్డప్ చేశారు బిజినెస్. ఆ తర్వాత నేతి మిఠాయిలు. ఆయన చెప్పిన ఫార్ములా ఏమిటంటే నెయ్యిలో కానీ మిఠాయి వస్తువుల్లో కానీ క్వాలిటీ ఎట్టి పరిస్థితులలోనూ కాంప్రమైజ్ చేయడానికి వీల్లేదు, పర్ఫెక్ట్ గుడ్ క్వాలిటీ పదార్థం తయారు చేసి ఇవ్వాల్సిందే, లాభం తక్కువ వచ్చినా పర్వాలేదు అనే ప్రిన్సిపల్ మీద మొదలుపెట్టారు వ్యాపారం. ఇప్పటికే అలాగే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మెట్రిక్ ఫెయిల్ అవ్వడం అది శాపమా వరమా? వరం. కాబట్టి జీవితంలో వాడు దుఃఖిస్తూ కూర్చున్నాడంటే మనిషి వాడికి జీవిత రహస్యం అర్థం కాలేదు. దుఃఖిస్తున్నాడంటే వాడి జ్ఞానము కొరవడినది. జ్ఞానము కలిగితే సంసారము ఉండదు, దుఃఖము ఉండదు, భయము ఉండదు. భయపడుతున్నారంటే అర్థం ఏంటో తెలుసునండి, మూర్ఖంగా ఉన్నారని అర్థం దానికి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సడన్గా పాము కనపడింది అనుకోండి. పాము కనపడితే అక్కడ ఇబ్బంది ఏమైనా, సమస్య ఏమైనా ఉందా? ఏమీ లేదు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకని మీరు జాగ్రత్తగా గమ్మును వెనక్కి అడుగు వేస్తారు. అందరికీ ఏరే ఇక్కడ పాము ఉందిరా రాకండి అలా అని అందరినీ హెచ్చరిక చేస్తారు. ఒక కర్ర పట్టుకుంటారు, దాన్ని చంపి ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఫోన్ చేసి ఆ పామును పట్టి వాడిని పిలుస్తారు, వాడు వస్తాడు పట్టుకుని పోతాడు. సమస్య ఉంది, సమస్య ఏం లేదు. పామును చూస్తే సమస్య ఏం లేదు, త్రాడు చూసి పాము అనుకుంటే మటుకు సమస్య, భయపడుతూ బతుకుతాడు. కాబట్టి ఆత్మతత్వం నా స్వరూపం ఇట్టిది అని తెలియకపోవడం చేతనే మనిషి దుఃఖిస్తూ ఉంటాడు. తన స్వరూపము తెలిసింది అంటే అదేమీ అంత కఠినమైన విషయం కాదు. ఒకసారి తన స్వరూపాన్ని తాను పరికించి చూసుకుంటే తెలుస్తుందండి. మీ గురించి మీరు తెలుసుకోవడమేగా, ఎక్కడో వైకుంఠంలో ఉన్న దేవుడి గురించి తెలుసుకోవడం అంటే మీరేం తెలుసుకుంటారు? మీ హృదయంలో ఉన్న మీ శక్తిని మీరు తెలుసుకోవడం, మీ హృదయంలో ఉండే ఆనందాన్ని మీరు గుర్తుపట్టడం, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవడం, అంత పని మీరు చేసేస్తే ఈ సంసార బంధం నుండి మీరు విముక్తులైపోతారు. మీరు ఆరాధించే దేవుడు వాస్తవంలో మీ ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేడు. స్వామి వివేకానంద అన్నాడు, తన తెలియక ఆత్మస్వరూపము కంటే భిన్నంగా లేడు ఈశ్వరుడు అనే సంగతి తెలియక బయట ఈశ్వరుణ్ణి మనిషి ఆరాధిస్తూ ఉంటాడు. తెలియని ఆత్మయే ఈశ్వరుడుగా ఆరాధింపబడుతూ ఉంటుంది. ఓకే, తెలిసిన ఈశ్వరుడే ఆత్మరూపంగా వెలుగొందుతాడు. అర్థమైందండి? తెలియకపోతే, ఆత్మతత్వము తెలియకపోతే తనకంటే భిన్నంగా ఈశ్వరుడు. ఈశ్వరుడు సరిగ్గా తెలిస్తే తన స్వరూపమే ఆత్మయే. కాబట్టి తనలో దైవీ శక్తి కలదు అని గుర్తించిన మానవుడు సంసార బంధమును అనుభవించవలసిన అవసరమే ఉండదు. జ్ఞాతే తత్వే కసంసార, తత్వమే తెలిసిన నాడు ఇంకా సంసారమేమి మిగిలి ఉంటుంది అంటే సంసారం అనేది, బంధం అనేది మిగిలి ఉండదు. ఆత్మతత్వము తెలిసిన వాడు జీవన్ముక్తుడై విరాజిల్లును. మంచి శ్లోకం, ఒకసారి అందాము. వయసి గతే కః కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః. ఇది ఎంత నీరసపడిపోయింది ఏమిటి సడన్గా? పొజిషన్ సరిగ్గా లేదనా? ఇప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం నయమేమో. ఓ ఓ పెంచండి. ఓ ఓ ఇప్పుడు కొంచెం బాగుంటుంది. ఓ పర్వాలేదు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. గర్వమును చేయకుము, మా కురు గర్వము. గర్వమును కలిగి ఉండవద్దు. గర్వము మూడు రకాలుగా ఉంటుంది. ధనగర్వము, జన గర్వము, యౌవన గర్వము. ధనగర్వము అంటే డబ్బు బాగా ఉన్నప్పుడు ఉండే పొగరు గర్వము. రిచ్ మ్యాన్ అని అంటారు. రిచ్ మ్యాన్, మనకి రిచ్ మ్యాన్ అంటే మనకేం ద్వేషమేం లేదు. కానీ రిచ్ మ్యాన్ అనేది ఎవరో ఒకళ్ళని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నది కాదు. ఆ రిచ్ మ్యాన్ అనే ఒక మనిషి, ఆ మనిషి అలాగా ఉంటాడు రిచ్ మ్యాన్, ధనవంతుడు. వాడి స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ధనవంతుడు ఎలా ఉంటాడు తెలుసుకున్నట్లయితే ఒకప్పుడు మనకి ధనం వచ్చినా కూడా మనం అటువంటి పొరపాటు చేయకుండా ఉంటాం. రిచ్ మ్యాన్కి ఈ జగత్తు మీద ఒక దృష్టి ఉంటుంది, ప్రపంచాన్ని గురించి ఒక దృష్టి ఉంటుంది. రిచ్ మ్యాన్ అనుకుంటాడు డబ్బుతో దేన్నైనా కొనవచ్చును అనుకుంటాడు. రిచ్ మ్యాన్ అంటే కోటీశ్వరుడు అనుకుంటాడంటే డబ్బుతో ఏదైనా కొనవచ్చును అనుకుంటాడు. అలాంటి అజ్ఞానంలో ఉంటాడు. మీరు చూడండి, డబ్బుతో మందు కొనగలరు కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. అది రిచ్ మ్యాన్కి తెలియదు. వాడు అనుకుంటాడు అది డబ్బు ఉంది కదా, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఒకవేళ ఆరోగ్యం తేడా వచ్చినట్లయితే డాక్టర్లను, 10 మంది డాక్టర్లను నేను పెట్టుకోగలుగుతాను. డాక్టర్లను కొంటాడు, మందు కొంటాడు, కానీ ఆరోగ్యాన్ని కొనడం సాధ్యం కాదు. ఆ సంగతి రిచ్ మ్యాన్కి తెలియదు. అంటే రిచ్ మ్యాన్ యొక్క దృష్టి ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుందో మీకు చెప్తున్నా. తర్వాత రిచ్ మ్యాన్ నౌకర్లని పెట్టుకోగలుగుతాడు, వాళ్ళ లాయల్టీని కొనలేడు. మీరు డబ్బు ఖర్చు పెట్టి నౌకర్ని పెట్టుకోగలుగుతారు, కానీ నౌకర్ని కొనగలుగుతారు, కానీ నౌకరు యొక్క లాయల్టీ దాన్ని మీరు కొనలేరు. నౌకరు లాయల్టీ కొనాలంటే మీరు ప్రేమతో కొనగలుగుతారు, కానీ డబ్బుతో కొనలేరు. ఏ నీకు ఇంకో 100 రూపాయలు ఎక్కువ పారేస్తా, నాకు లాయల్గా ఉండు అంటే వాడు సరే అంటాడు, కానీ ఉండడు. డబ్బుతోటి మీరు లాయల్టీ కొనలేరు. నౌకర్లను పెట్టుకోవచ్చు, లాయల్టీ కొనాలంటే ప్రేమ చూపించాలి. ప్రేమతో కనుక మీరు నౌకరుని చూసినట్లయితే వీడు రిచ్ మ్యాన్ ధనాన్ని కోల్పోయినా నౌకరు వాడిని విడిచిపెట్టకుండా కాపాడతాడు. ఆ లాయల్టీ అది ధనంతో కొనేది కాదు. అలాగే ఈ విధంగా రిచ్ మ్యాన్ సో భోగభాగ్యములను కొనగలుగుతాడు, కానీ ప్రేమను ఆరోగ్యమును కొనలేడు, ప్రేమను కొనలేడు. ఖరీదైన వస్తువులను కొనగలుగుతాడు కానీ ప్రేమను కొనలేడు. భోగాలను కొనగలుగుతాడు కానీ ఆనందాన్ని కొనలేడు. ఈ సంగతి ఎరుగడు రిచ్ మ్యాన్. అసలైనవి మనం డబ్బు పెట్టి కొనలేము. ఏది జీవితంలో ప్రధానమైనవి ఏమిటి? శాంతి, ప్రేమ, తర్వాత జ్ఞానము. పుస్తకాలు కొనగలుగుతాడు తప్ప జ్ఞానాన్ని కొనలేడు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రేమ, జ్ఞానము, శాంతి మొదలైనవి డబ్బుతో కొనేవి కావు. ఈ సంగతి రిచ్ మ్యాన్ ఎరుగడు, అంచేతే గర్వంగా ఉంటాడు. తర్వాత రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఒకటి ఉంటుంది. రిచ్ మ్యాన్కి గాడ్ గురించి ఒక దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏమిటంటే గాడ్కి మనం ఆభరణాలు అవి బంగారంతో చేయించి పెట్టేస్తే గాడ్ని మనం బుట్టలో వేసేసుకోవచ్చు అనుకుంటాడు. గాడ్కి బాగా పెద్ద నైవేద్యం పెడితే మనకి లొంగిపోతాడు అనుకుంటాడు. పార్టీ వాళ్ళకి బాగా డొనేషన్ ఇస్తే ఆ పార్టీ వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారని ఎలా అయితే అనుకుంటాడో గాడ్ని కూడా అలాగే అనుకుంటాడు. గాడ్ తల మీద పెద్ద కిరీటం పెట్టి దానికి బంగారంతో కిరీటం చేసి పెట్టేసి తర్వాత దానికి వజ్రాలు వైడూర్యాలు పెట్టేసి ఆ కిరీటాన్ని దేవుడి మీద పెట్టేస్తే మనం దేవుడిని బుట్టలో వేసేసుకోవచ్చు అని దేవుడికి టోపీ పెట్టి చేస్తాడు. రిచ్ మ్యాన్ అలా ఉంటాడు. దేవుడికి కిరీటం ఏంటండి, ఎవడైనా నవ్విపోతాడు. లక్ష్మీపతికి నువ్వు కిరీటం పెడతావా? ఈ సృష్టిలో ఉండే సంపదంతా ఏ పరమేశ్వరుని అధీనంగా ఉంటుందో ఆ దేవుడికి వీడు బంగారం కొని ఎక్కడి నుంచో వజ్రాలు వైడూర్యాలు డబ్బుతో కొని దాన్ని ఏమో కిరీటం చేయించి పెడతాడు. దేవుడు ఎంత ఉంటే కిరీటం ఎంత ఉంటుంది? డిస్ప్రపోర్షనేట్గా లేదు. బుర్రలేని వ్యవహారం ఇదంతా. ఇదంతా కూడా ఈ గాడ్ ఈ రకమైన గాడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి రిచ్ మ్యాన్స్ గాడ్ అని పేరు. రిచ్ మ్యాన్స్ వరల్డ్ వ్యూ అంతా ఇగ్నోరెన్స్తో నిండి ఉంటుంది, అజ్ఞానంతో. రిచ్ మ్యాన్స్ గాడ్కి, రియల్ గాడ్కి ఏమీ సంబంధం ఉండదు. బైబిల్లో క్రీస్తు మహాశయుడు ఏం చెప్పాడంటే సూది బెజ్జ ఉంటుంది, సూది బెజ్జల్లోంచి ఒంటె దూరినప్పుడు రిచ్ మ్యాన్ స్వర్గానికి వెళ్తాడు అని చెప్పాడు బైబిల్. ద క్యామెల్ కెన్ పాస్ త్రూ ద ఐ ఆఫ్ ది నీడిల్ దెన్ ద రిచ్ మ్యాన్ విల్ రీచ్ హెవెన్. కాబట్టి ఓ ధనవంతుడా, నువ్వు డబ్బును చూసి గర్వం చేయకమ్మా. నీకు డబ్బు వచ్చింది, ఏదో ప్రారంభం బాగుండి డబ్బు వచ్చింది, ఆ డబ్బును నువ్వు అనుభవించు, దానం చెయ్యి, దాచుకో, అంతే తప్ప గర్వాన్ని మాత్రం చేయవద్దు. ఇంకా జన గర్వం, జనం అంటే తన చుట్టూ జనం ఉంటారు, దీన్ని అంగబలము అంటారు. అర్థబలము, అంగబలము. అర్థబలం అంటే డబ్బు, అంగబలం. అంగబలం అంటే ఏంటి? నాకు నలుగురు కొడుకులు, జమాజతీలు అంటే నలుగురు కొడుకులు. మా అల్లుళ్ళు అందరూ బాగా బుద్ధిమంతులు, డబ్బు ఉద్యోగాలు చేస్తున్నారు. మా కొడుకులందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే సెటిల్ అయిపోయారు, బిజినెస్లు చేస్తున్నారు. నాకేమో మా బావమరద ఒకడు ఉంటాడు తప్పనిసరిగా, ఒకళ్ళు ఇద్దరు. వీడి బ్రదర్లా ఉన్నాడంటే మా బ్రదర్లా చాలా బుద్ధిమంతుడు, నాకు అన్ని పనులు చేసి పెడుతూ ఉంటాడు అని ఈ విధంగా చుట్టూ ఉండే జనాన్ని చూసి నువ్వు గర్వపడకు. ఎందుకంటే ఈ జనము బెల్లం చుట్టూ చీవ చేరినట్లు వీడి ధనాన్ని సంపదని చూసి చేరిన వాళ్ళే తప్ప ఈ సంసారంలో ఫ్రీ లంచ్ అనేది ఉండదు. ఎప్పుడైనా విన్నారా ఏమంట? దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్, నో ఫ్రీ లంచ్. కాబట్టి ఈ బంధువులందరూ డబ్బును చూసి చేరారు, బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా చేరారు. బెల్లం అక్కడి నుంచి తీసేస్తే చీమలు తమ దారి తాము చూసుకుంటాయి. కాబట్టి ఈ జనాన్ని చూసి నువ్వు పొంగిపోవద్దు. వాళ్ళు ఏదో కారణంగా నీ చుట్టూ చేరారే తప్ప ఫర్ ది ఫస్ట్ హింట్ ఆఫ్ సమ్ ట్రబుల్ వాళ్ళు లేచకపోతారు అక్కడి నుంచి. కాబట్టి జన గర్వము, తర్వాత యవ్వన గర్వము, నేను వయస్సులో ఉన్నాను పురుషుడు కానీ స్త్రీ కానీ. ఇప్పుడు అత్తగారు పెద్ద ఆమె ఓ మూల కూర్చుంటే ఈ పడుచు కోడలు అత్తగారిని నిరసిస్తున్నాయి, కూర్చోమా అలా మూల పడి అని నిరసిస్తుంది. అది యవ్వనం యొక్క గర్వం అది. కానీ ఒక సామెత కలదు, అత్త ఒకటి కోడలే. నేను ఒక అమ్మగారిని చూశాను, ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు అత్తగారిని నిరసించింది. ఆ తర్వాత అత్తగారు పోయారు, ఈమె కొడుకు పెద్దవాడయ్యాడు, ఆ కొడుకు అమ్మాయిని పెళ్ళాడు, ఆ అమ్మాయి ఈవిడ్ని నిరసించడం ప్రారంభించింది. అప్పుడు స్వామీజీ, ఈ కోడలు పిల్ల ఇలా నిరసిస్తోంది నన్ను అంటే చూడమ్మా అత్త ఒకటి కోడలే అవునా కదా అంటే, అవును స్వామి నిజంగా. కాబట్టి ఆ సినిమా ఎవడో డైరెక్టర్ ఎవడో, మా చిన్నప్పుడు వచ్చింది ఆ సినిమా, ఆ డైరెక్టర్ ఎవడో కథ రచయిత ఎవడో తెలియదు, కానీ వాళ్ళు మంచి మంచి పండితులు ఉండేవారు ఆ రోజుల్లో, దాశరథి, రంగాచార్య, ఆత్రేయ, సి నారాయణ రెడ్డి మొదలైన మహాకవులందరూ మంచి కథలు పాటలు రాసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడంతా గడబిడగా ఉంది తప్ప. సో కాబట్టి అత్త ఒకటి కోడలే అంటే దాని అర్థం ఏంటి, నీ యవ్వన నీ పడుచుదనాన్ని చూసి నువ్వు గర్వపడకు. పురుషులు కూడా, స్త్రీలే కానక్కర్లా, పురుషులు కూడా తండ్రి ముసలి తండ్రిని చూసి పడుచు కొడుకు చాలా పవర్గా మాట్లాడతాడు, ఏ డాడ్ నువ్వు మాట్లాడగల మూల పడు, నువ్వు మాట్లాడుకుంటావు ఇంటర్ఫీర్ కాకు అని విసుక్కుంటాడు, చికాకు పడతాడు. కానీ ఓ రోజు వీడికి వయస్సు ఉంటుంది, అప్పుడు ఆ కష్టం ఉంటే వాడికి అర్థమవుతుంది. అప్పుడు అర్థమైన తర్వాత రిగ్రెట్ ఉంటుంది, పశ్చాత్తాపం, అయ్యో నాన్నగారు బతుకున్నప్పుడు నేను సరిగ్గా సేవ చేయలేకపోయాను అని పశ్చాత్తాప పడతాడు. ఏం లాభం పశ్చాత్తాపం వల్ల? నేను తరచుగా పాఠాల్లో ఓ సందేశం చెప్తూ ఉంటాను అవుట్ ఆఫ్ లవ్. అదేమిటంటే, ఇంట్లో పెద్ద వయస్సు వాళ్ళు ఉన్నట్లయితే మీరు కొంచెం మీ అహంకారాన్ని గర్వాన్ని పక్కన పెట్టి వాళ్ళకి సేవ చేసే ప్రయత్నం చేయండి. అంటే కాదండి, వాళ్ళు చెప్పిన మాట వినరు, విసుక్కుంటారు, అయినా కూడా మీరు పట్టించుకోకుండా, పెద్ద వయసు వాళ్ళు ఒకవేళ విసుక్కున్నా పట్టించుకోకుండా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టినా పెద్ద మనస్సుతో అర్థం చేసుకుని మీరు సేవ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలం ఉండరు, ఇంకేదో పట్టుకు వెళ్ళ చూరు పట్టుకు వెళ్ళాడుతున్నారు, ఎప్పుడో పడిపోతారు. మీకు సేవ చేసే అవకాశం ఇప్పుడే ఉంది, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, దాన్ని మీరు చెడగొట్టుకోవద్దు, గర్వాన్ని పొందవద్దు, పడుచుదనంలో ఉండే గర్వాన్ని పొందవద్దు అని నేను చెప్తూ ఉంటాను. అది ఒక ఆపర్చునిటీ. తర్వాత నేను, నాకు కూడా మనసులో అభిప్రాయం ఉండేది, మా అమ్మగారికి నేను కొద్దిగా గొప్ప సేవ బాగా చేయగలిగాను, కానీ నాయనగారికి పెద్ద సేవ చేయలేకపోయాను అని ఒక అభిప్రాయం. ఎందుకంటే అప్పట్లో ఏదో ఉద్యోగాలు, సద్యోగాలు, యూనివర్సిటీ చదువు, సద్య ఇలాగా అలా గడిచిపోయింది కాలం. ఇందులోకి నాన్నగారు పెద్దవారు అవడం, వారికి మనం సేవ చేసే అవకాశం లభించకపోవడం, ఆయన కాలం చేయటం అయిపోయింది. కాబట్టి అది నా మనసులో అలా ఉండిపోయింది. అందుకోసమే నేనేం చేస్తూ ఉంటానంటే, ఎవరైనా పెద్ద వయస్సు వాళ్ళు కష్టపడుతుంటే నేను సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, కష్టపడకండి, మీకు నేను సపోర్ట్ చేస్తాను. పెద్ద వయస్సు ఎవరైనా సరే, ఎటువంటి సందర్భంలోనైనా సరే సపోర్ట్ అంటే, అన్ని సందర్భాల్లోనూ డబ్బు ఇవ్వడమే కాదు, ఒకప్పుడు చేపట్టుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఒకప్పుడు మందు కొని ఇవ్వాల్సి ఉంటుంది. ఏ సందర్భానికి తగ్గట్టుగా ఆ సందర్భంలో పెద్దవాళ్ళకి మనం ఏదైనా సేవ చేసి ప్రయత్నం చేయడము, ఇది నావంటి వాడే చేసినప్పుడు మీరందరూ యువకులు, మీరు చేయటానికి సమస్య ఉంటుంది. తర్వాత నేను స్త్రీలకి చెప్తూ ఉంటాను, ఇంట్లో అత్తగారు కానీ, మామగారు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, వాళ్ళ పెద్ద వయస్సుని గుర్తించి వాళ్ళు ఏదైనా కొంచెం చికాకు పడే లక్షణము, అర్థం చేసుకోవడం తక్కువగా ఉంటుంది, గమ్ముని తెలుసుకోరు, ఇబ్బంది పెడతారు, అవన్నింటినీ కూడా పెద్ద మనస్సుతో మీరు క్షమించి అర్థం చేసుకుని, వారు చికాకు పడ్డారు కాబట్టి మీరు చికాకు పడకుండా సహనంతో ఔదార్యంతో మీరు సేవ చేయండి. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, పెద్దవాళ్ళు పక్కన ఉండడం అదొక అవకాశం, అవకాశాన్ని దార విడుచుకోకండి. దార విడుచుకున్నారా, మీరు జీవితంలో చాలా విలువైన ధర్మాన్ని విలువైన తత్వాన్ని మీరు పోగొట్టుకున్నవారు అవుతారు. కాబట్టి యవ్వన గర్వాన్ని ఎన్నడూ కలిగి ఉండవద్దు. ఎందుకో తెలుసిన, హరతి నిమేషాత్ కాల సర్వం, కాల సర్వభక్షక అని ఒక సామెత సంస్కృతంలో. కాలం అన్నింటినీ మింగేస్తుంది, అందరినీ మింగేస్తుంది. కోటీశ్వరుడు బిచ్చగాడైపోతాడు, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. నేను నిన్న పేపర్లో చూశాను, ముఖేష్ అంబానీ గారు ప్రపంచంలో కల్లా లేకపోతే భారతదేశంలో కల్లా బాగా సంపన్నుడు అని నెంబర్ వన్. కానీ ఆయన తమ్ముడు అనిల్ అంబానీ ఆయన బ్యాంక్ కరప్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉందని పేపర్లో వేశారు. ఒక వ్యక్తి గురించి నేను అంటున్నా, పేపర్లో చదివిన మాట మీకు చెప్తున్నా. బ్యాంక్ కరప్ట్ సీకిపోతుంది. బ్యాంక్ కరప్ట్స్ అంటే దివాలా వైపు నడుస్తోంది. ఆయన వాతావరణం ఏం బాగులేదు. ముఖేష్ అంబానీ గారు ఏమైనా చక్రం అడ్డు వేస్తాడా వేయడా అంటూ పేపర్లలో అప్పుడే ఊహాగానాలు రాసేస్తున్నారు. అంటే ఏమిటి, మనం చూస్తుండగానే కాలము సర్వమును కూడా భక్షించి వేస్తుంది. ఇక యవ్వనం ఎంతకాలం ఉంటుందండి? అలా చూస్తుండగానే ఎండలో పెట్టిన మంచుగడ్డ వలె యవ్వనము కరిగిపోతుంది. మంచుగడ్డ కరిగేది స్లోగా కరిగిపోతుంది, మీరు కనపడదు, కరుగుతున్నట్టుగా కనపడదు, కానీ కరిగిపోతుంది. ఆ విధంగానే యవ్వనము కూడా మనం చూస్తుండగానే కరిగిపోతుంది. కాబట్టి కాలము సర్వమును జనులను, నా చుట్టూ 10 మంది ఉన్నారు అని వీడు గర్వపడుతుండగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచకపోతారు. లేకపోతే కొంతమంది దేహత్యాగమే ప్రాణమే పోయి ఎక్కడికో స్వర్గానికి వెళ్ళిపోతారు, వీడు ఒంటరిగా మిగులుతాడు. చిన్నప్పుడు మనం ఎవరితోటి ప్రేమగా మెలిగినామో వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయినారు. ఎవళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు. మనం హై స్కూల్లో కలిసి చదువుకున్న మిత్రుల్లో కొంతమంది అప్పుడే కాలం చేసేసారు. మనకు పాఠం చెప్పిన స్కూల్ మాస్టర్లు వాళ్ళందరూ కూడా కాలం చేసేసారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, చదువుకున్న ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా కాలం చేసేసారు. మా చిన్నప్పుడు అదిగో అక్కడ పచారీ కొట్లు ఆయన ఉండేవాడు, ఆయన చక్కగా ప్రేమగా బెల్లముక్క పెట్టేవాడు షాపుకి వెళ్ళినప్పుడల్లా అని అనుకుంది. ఆయన కాలం చేసేసాడు. గ్రామానికి వెళ్తే మనకు తెలుసున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అక్కడ మేము అద్దె సైకిల్ తీసుకునేవాళ్ళం. నేను ఒకసారి గ్రామానికి వెళ్ళి ఎప్పుడు అద్దె సైకిల్ తీసుకునేవాళ్ళం అతని దగ్గర. ఏమంటే అద్దె సైకిల్ అతను ఉన్నాడంటే ఆయన ఎప్పుడో పోయాడండి అని చెప్పారు. అందరినీ మింగేసింది కాలం. ఇప్పుడు ఉన్నవాళ్ళు మనకి ఎవరు తెలియదు. సో ఈ కాలము, కాల సర్వభక్షక, కాలము యొక్క మహిమను మీరు గుర్తుపట్టండి. గర్వమును చేయకూడు ఎట్టి పరిస్థితులలోనైనా సరే. తర్వాత చూడండి, మీ ఎదురుకుండా జగత్తు గలదు, మీ లోపల బ్రహ్మ పదము గలదు. పదము అంటే ధామ, స్థానము, అబోట్ స్థానం. వైకుంఠ ధామము అని వింటారా మీరు? చార్ ధామం అంటారు ఆ ధామము, దానికే పదము అని పేరు. ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు లోపల, బయట జగత్తు గలదు. ఏమంటాయి అయితే తేడా ఏమిటి? బయట కనపడుతూ ఉండే జగత్తు అసత్యము, మిథ్య, మాయామయం, మ్యాజిక్ షో. మ్యాజిక్ షో ఎలా ఉంటుందంటే ఏది సత్యము కాదో అది సత్యమా అన్నట్లుగా అది కనపడుతూ ఉంటుంది. మ్యాజిక్ షో అంటే అదే కదా మరి. అది అక్కడ అక్కడ అది ఏమీ లేదు, కానీ ఉన్నట్టు కనపడుతుంది. సినిమాకి వెళ్ళారనుకోండి, 2.5 గంటలు ఏదేదో అయిపోతూ ఉంటుంది అక్కడ. అదంతా సత్యం అన్నట్టుగా మనం దాంట్లో నిమగ్నం అయిపోతాం. అక్కడ నాయకుడు నాయిక ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉంటే మనం కూడా చాలా ఉల్లాసాన్ని అనుభవిస్తాం. ఇందులో విలన్ వచ్చి నాయకుని ఎత్తుకు తక్కపోయాడు అనుకోండి, అయ్యో పాపం ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడే వీడు, ఎంత కష్టపెట్టి వస్తున్నాడు అని ఒకప్పుడు మనకి కళ్ళ పడి నీళ్లు కూడా వస్తాయి. అంతలాగా అక్కడ హాస్యరసానికి మనం విరగబడి నవ్వుతాం, అక్కడ శృంగారాన్ని ఉల్లాసంగా తిలకిస్తాం, అక్కడ కరుణ రసాన్ని కళ్ళ పడి నీళ్లు పెట్టుకుని మనం దర్శిస్తాం, అక్కడ సస్పెన్స్ పెడితే మనకి ఇక్కడ కుర్చీలో ఇలా కూర్చొని సినిమా చూస్తాం, అక్కడ ఆ సస్పెన్స్ పెరిగేప్పుడు ఇలా వచ్చేస్తాడు, ఇలా కూర్చొని చూస్తాడు. సస్పెన్స్ థ్రిల్లర్, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ అని. ఇంకా హారర్ సినిమాస్ ఉంటాయి, బీ సాల్ బాత్ ఇలాంటి. మా చిన్నప్పుడు హారర్ సినిమా. ఎవరో ఏమైపోతుందో, వాడు ఆ చీకట్లో దీపం పట్టుకు వెళ్తున్నాడు. ఇంతకీ విలన్ ఎవడయి ఉంటాడు? వీడు విలన్నా, వాడు విలన్నా, వాడు విలన్నా? అప్పట్లో పేపర్లో సినిమా చూసిన వారు విలన్ ఎవరో ఎవరికి చెప్పకండి అని అడ్వర్టైజ్ చేసేవాడు. ఎందుకంటే విలన్ ఎవడో చెప్పేస్తే సస్పెన్స్ లేకుండా పోతుందని. అంత అబ్జార్బింగ్గా ఉంటుంది. తీరా చూస్తే శుభం అని వేస్తాడు, ఏమీ లేదు, అంతా హుళక్కి, అంతా కథ, కట్టుకథ. ఈ జీవితం అలాంటిది, ఈ సంసారం అలాంటిది. కానీ ఆ సంగతి మనకి తెలియదు. మనం ఇదంతా సత్యం అనుకుంటూ ఉంటాం. ఇదంతా పెద్ద మాయ, జగమే మాయ, బ్రతుకే మాయ. మాయా ఆయన మహాకవి రాశాడు ఆ పద్యం. సినిమా పాట కాబట్టి తక్కువ అని అనుకోకూడదు. సినిమా పాట అయితేనేమి, జీవిత సత్యాన్ని ప్రకటించిన పాట. మాయామయమిదము జగ సఖిలం, ఈ జగత్తంతా కూడా మాయ, ఒక మ్యాజిక్ షో, ఒక దిఖావట్ అంటారు హిందీలో. ఊరికే కనపడేదే తప్ప ఉన్నది కాదు. ఉన్నదేదో ఇక్కడ ఉన్నది, ఆనందము ఇక్కడ ఉన్నది, సంతోషం ఇక్కడ ఉన్నది, శాంతి ఇక్కడ ఉన్నది, పూర్ణత్వము ఇక్కడ ఉన్నది, దేవుడు ఇక్కడ ఉన్నాడు, అన్నీ ఇక్కడ ఉన్నాయి. ధనము అది కూడా ఇక్కడే ఉన్నది. ఎందుకంటే ధనం ఏం చేస్తారు, ధనం దేనికి, ఆనందం కోసం, అది ఇక్కడ ఉన్నది. సర్వము తర్వాత అభయము, మనకి భయంలో మనకి సేద తీర్చేటువంటి ఆ జ్ఞానం అది కూడా ఇక్కడే ఉన్నది. అభయము కూడా ఇక్కడే ఉన్నది. మీకు అభయం కావాలంటే బయట వెతికితే అభయం దొరకదు. అభయం అంటే ఫియర్లెస్నెస్, అది కూడా ఇక్కడే ఉన్నది. సర్వము ఇక్కడ ఉన్నది. దీన్ని పట్టుకోవాలి కానీ జగత్తుని పట్టుకుంటే ఏమైనట్టు. శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చెప్పారు. ఒకడు ఒక చెరువుని, చెరువు ఎదురుకుండా నిలబడి ఉంటాడు, చెరువు గట్టు మీద ఉంటాడు, వాడు ఎదురుకుండా చెరువు ఉన్నది, చెరువులో స్వచ్ఛమైన నీరు ఉన్నది, కానీ ఆ నీరు పైన నాచు కప్పి వేసి ఉన్నది. అలా అనుకోండి దృష్టాంతం. ఆ నాచు కింద చల్లని తీయని నీరు కలదు, విడిగి దాహం. వాడు ఆ చెరువుకేసి చూస్తూ అక్కడ నీరు ఉన్నదనే సత్యాన్ని గుర్తించక అటు తిరిగాడు. అటు తిరిగితే వాడు ఎదురుకుండా ఏముందో తెలుసిన, ఎడారి కలదు. ఆ ఎడారిలో దూరంలో ఎండమావులు కనపడుతూ ఉంటాయి. అవి నీళ్ళు అనుకుని ఆ నీళ్ల కోసం పరిగెడతాడు. ఈ చెరువును విదిలిపెట్టి ఆ ఎండమావులలోని నీళ్ల కోసం పరిగెడతాడు మనిషి. సంసారంలో అలా ఉంటారు. ఇక్కడ ఉన్న బ్రహ్మపదమును విడిచిపెట్టి సంసారంలో ఏదో ఉంది అని పరుగులు తీస్తూ ఉంటారు. ఎండమావుల వెంట పరిగెత్తిన వాడు పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసి నీరు దొరక్క వీడు పరిగెట్టి కొలిదే ఆ ఎండమావి మావింటే నీరు అది అంతకంతకు వెనక్కి పోతూ ఉంటుంది. వీడు పరిగెడుతూ ఉంటాడు, అంతకంతకు వెనక్కి పోతూ ఉంటుంది. ఆఖరికి అలసి సొలసి దప్పికతో నేలబడి స్పృహ తప్పి ప్రాణాన్ని విడిచిపెడతాడు. మనం అలాగా ఈ సంసారంలో ఏదో ఉంది అని దాని వెంట పరుగులు తీసి అలసి సొలసి ప్రాణాలని విడిచిపెడుతూ ఉంటాము. మనుషులు అలా ఉంటారు. సంసారం అంటే పరిగెత్తడం మానేసి తన లోపల అంతర్ముఖుడై లోపల అన్వేషించినట్లయితే వాడికి బ్రహ్మపదమే వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి నీవు ఈ సంసారం వెంట పరుగులు మానేసి ఆ బ్రహ్మపదమును అన్వేషించి తెలుసుకో. మాకు రుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అక్కడ హిత్వా అంటే విడిచిపెట్టి, త్యాగం. విదిత్వ అంటే తెలుసుకొని, జ్ఞానం. సంసారము ఎడల త్యాగము, ఆత్మస్వరూపము ఎడల జ్ఞానం, త్యాగము జ్ఞానం, ఈ రెండింటితోటి మీరు జీవన్ముక్తులు కాగలుగుతారు. ఆఖరి శ్లోకం ఇదిగో అదిగో అంటూ ఆఖరి శ్లోకానికి వచ్చినాము. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి నముంచత్యాశావాయుః. మనిషిని చూసి శంకరులు ఒక రకమైన నిర్వేదమును ప్రకటిస్తున్నారు. నిర్వేదము అంటే ఒక నిరుత్సాహం, దుఃఖాన్ని ప్రకటించడం. అయ్యో పాపం వీడు అని ఆ విధమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మనిషి అర్థం చేసుకోడు జీవితాన్ని. చూడండి, మీరు చూడండి, ఉదయించింది సూర్యుడు, ఉదయించాడు. ఉదయించిన సూర్యుడు అలా చూస్తుండగానే చెర చెర చెర పైకెక్కి చెర చెర చెర కిందకి దిగి అస్తమిస్తాడు. ఇంతట్లోకి ఆలసిపోతాం, రెండు మెతుకులు తిని పడుకొని నిద్రపోతాం. ఈ లోపల తెల్లవారు అలా చూస్తుండగానే రోజు అయిపోయింది, మళ్ళీ సూర్యుడు ఉదయించాడు, మళ్ళీ అస్తమించాడు, మళ్ళీ పడుకొని నిద్రపోయాం, మళ్ళీ తెల్లవారింది. రోజు మీద రోజు అలా గడిచిపోతూ ఉంటుంది. వారములు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, ఆఖరికి వీడే కాలంలో కలిసిపోతాడు, కాలగర్భంలో కలిసిపోతాడు. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, పేక ముక్కలు ఒక కట్ట ఒక గూట్లో పెట్టాలి. రోజు లేస్తూనే ఒక ఐదు ఓ ముక్క తీసి పారేయాలి. ఆ కట్ట ఎంతకాలం ఉంటుంది? అలా ఒకటి ఒకటి ఒకటి, ఆఖరికి ఒక్కటి మిగులుతుంది. అది కూడా తీసేపటికి సున్న. మనిషి జీవితం అలా ఉంటుంది. మనుషులు అజ్ఞానం చేత బర్త్డే పార్టీ ఏం చేసుకుంటారు? అది బర్త్డే కాదు, డెత్ డే. ఎందుకంటే 70వ బర్త్డే అనుకోండి, 70వ బర్త్డే అంటే అంటే మనం మృత్యువుకు 70 మైళ్ళు దాటి వచ్చేసి ఇంకా బాగా దగ్గర పడిపోయాము అని అర్థం. అది పండగ చేసుకునే సందర్భమా, కూర్చుని ఏడవలసిన సందర్భమా? జనులు అలా ఉంటారు, అర్థం చేసుకోరు. ఒక ఆయన పండగ చేసుకున్నాడు బర్త్డే, 75th బర్త్డే అని చేసుకున్నాడు. బంధువులు బాగా డబ్బున్నవాడు, డబ్బున్నవాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అందరూ బంధువులని అందరికీ ఆహ్వానాలు పంపించాడు, అందరూ వచ్చారు. అక్కడ టేబుల్ మీద బోర్డు అంతా ఫుడ్ని బఫే అలా పెట్టారు. వీళ్ళందరూ ఈ బంధువులందరూ ప్లేట్లలో ఫుడ్ ఖరీదైన ఆహారం కదా వేసుకుని చెప్పారు. ఇంతకీ బర్త్డే బర్త్డే ఏదో పేరు ఉంటుంది, బర్త్డే బాయ్ వాడు ఏడి ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగులేదు, డాక్టర్లు ఇంజక్షన్లు అవి ఇస్తున్నారు. డబ్బున్నవాడు కదా, డాక్టర్లు ఇంటికి వచ్చి ఇంజక్షన్ ఇస్తున్నారు. కాదండి, బర్త్డే బాయ్ భోజనాలు అన్నీ అవుతున్నాయి, అయిన వాళ్ళు అయినా అందరూ ఎదురు చూస్తున్నారు ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పడం కోసం. మొత్తానికి ఆయన వీల్ చైర్లో మంచం నుంచి వీల్ చైర్లో కూర్చోబెట్టి పట్టుకొచ్చారు, తోసుకొచ్చి పట్టుకొచ్చారు. ఆయనకి సూట్ ఒకటి పైగా, ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు, సూట్ టై నెత్తి మీద టోపీ అవి పెట్టి ఇంజక్షన్లు ఏవో డాక్టర్లు ఇచ్చారు. పక్కన నర్సు, ఇటు పక్కన వయ్యారంగా కూతురు, కోడలో లేకపోతే భార్య, మొత్తానికి వీల్ చైర్ తోసుకొచ్చారు. వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే హ్యాపీ వాటి హ్యాపీ బర్త్డే. హీజ్ నాట్ బోర్న్ ఆన్ ఎర్నీ సచ్ థింగ్, హీజ్ డైయింగ్. వీళ్ళు పాటలు పాడేసి భోజనాలన్నీ బాగా చేశారు కాబట్టి వాళ్ళు ఏదో పాట పాడాలి కదా, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడేసి చప్పట్లు కొట్టేసి థ్యాంక్ యూ సార్ హ్యావ్ ఎ గుడ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది హ్యాపీ బర్త్డే అనేది ఫార్మాలిటీ చెప్పేసి వాళ్ళకి తెలుసు ఇంక ఎంతో కాలం ఉండడం కానీ అలా అనాలి కాబట్టి అంటాం అనేసి వాళ్ళు లేచకపోతారు. ఇదిగాడు మళ్ళీ హాస్పిటల్కి బెడ్ మీదకి పోయి హాస్పిటల్కి, ఏం బర్త్డే అండి, బర్త్డే అంత తెలివి తక్కువ పని అదే కానీ కోట్లేదు. బర్త్డే ఇస్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఎందుకంటే బర్త్డే అంటే అర్థం ఏంటి, మీరు వేగముగా మనిషి వేగముగా మృత్యువు వైపు పరుగులు తీస్తూ ఉండగా వచ్చినటువంటి మైలురాయికి బర్త్డే అనే పేరు. ఏమంటే మృత్యువు వైపు పరుగులు తీస్తుండగా వచ్చే మైలురాయికి డెత్ డే అని పేరు పెట్టాలా, బర్త్డే అని పేరు పెట్టాలా? డెత్ డే అని పేరు పెట్టాలి. కానీ వీళ్ళు బర్త్డే అని పేరు పెడతారు. సో మనిషి తెలుసుకోడు, వేగముగా కాలం తిరిగిపోతూ ఉంటుంది. సో పొగలు రాత్రి, పొగలు రాత్రి, పొగలు రాత్రి, శీతకాలం వేసవికాలం. ఇప్పుడు శీతకాలం నడుస్తుంది, చూస్తుండగా వేసవికాలం వచ్చేస్తుంది. అయ్యో ఈ ఎండలు మండిపోతున్నాయని అనుకుంటూ అనుకుంటూ అపశోపాలు పడుతుండగానే మళ్ళీ శీతకాలం వచ్చేస్తుంది. మళ్ళీ శీతకాలం, శీతకాలం అని కంగారు పడుతుండగా వేసవికాలం వచ్చేస్తుంది. ఇయర్స్ అప్పట్లో Y2K అని, ఇయర్ 2000 వస్తే ఇంకా విమానాలు పైనుంచి కింద పడిపోతాయి, కంప్యూటర్లన్నీ బంద్ అయిపోతాయి, ఇంకా విమానంలోకి ఎక్కేవాడు ఉండడు, ఎక్కినవాడు దిగడానికి ఉండదు, తలుపులు మూసుకోవు, మూసుకున్న తలుపులు తెరుచుకోవు అని అలా భయపెట్టేశారు అప్పట్లో 1999 అప్పట్లో. ఈ భయం అంతా అప్పట్లో నేను అమెరికా, కెనడా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్నీ కూడా కాలికి బలపక్కట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం తగ్గించా, ఏం తగ్గించినా ఇంకా తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి అప్పుడు చూసేవాడిని Y2K. ఏమండవు స్వామీజీ, మీరు 2000 నాటికి ఎక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉండండి, విమానంలో ఉంటే ఇంకా అది కింద పడిపోతే ఏమండి ప్రమాదం అని ఇలాగ అంటూ ఉండేవారు. ఏం పర్వాలేదు అంటూ ఉన్నాను. ఏమైపోయింది Y2K? వచ్చింది, అంతా బాగానే ఉంది, నడుస్తుంది. 2001 వచ్చింది తర్వాత, అవి బయట అప్పుడే 2001 వచ్చేసింది అని అనుకున్నాను నేను, నాకు గుర్తు. ఇప్పుడు 2001 ఏమిటి, 2018 అయిపోతుంది, ఇంకెంత 4 రోజులు, 2019 వచ్చేస్తుంది. చూస్తుండగానే అప్పుడే 2025 అని లెక్కలు వేస్తున్నారు. అప్పుడే కాలము మహావేగంగా తిరిగిపోతూ ఉంటుంది, కాలము మనతోటి ఆటలాడుకుంటుంది. సో ఎలక్కి పిల్లికి ప్రాణ ఏదో ఉంది, ఎలక్కి ప్రాణ సంకటం, పిల్లికి చెలగాట, కాలానికి చెలగాటం, మనకి ప్రాణ సంకటం. కాల క్రియేటది, కాలము ఆటలాడుకుంటుంది మనతోటి. గచ్చతి ఆయు, ఆయుర్దాయము కర్పూరంలాగా హరించుకుపోతుంది ఆయుర్దాయం. అయినా కూడా మనిషి తదపి నముచ్చత్య ఆశా వాయు, ఆశ అనే ఆ శ్వాసలో ఆశ పెట్టుకుని ఉన్నాడు వీడు. ఒకసారి శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పారు. ఆయన పల్లెటూళ్ళలో ఆ పొలాల గట్లంపటి నడిచి వెళ్తుంటే ఆయనకి అంతా కూడా వరి తోట, వరి చేలు కదా అక్కడ, వరి చేలలో నీటి చిన్న చిన్న కాలువలు అవి ఉంటాయి, పంట కాలువలు, వాటిలో బురద పాములు ఉంటాయి. అవేమి కరిజీవి పాములు కావు, అవి ఓ బురద పాము నీటిలో ఉంటుంది. అది ఆ బురద పాముకి ఒక కప్ప దొరికింది, ఆ కప్పని పట్టింది. ఆయన వెళ్ళేప్పుడు చూశాడు, అది ఆ కప్పతో కుస్తీ పడుతుంది, ఇంకా కప్ప బతికే ఉంది. ఈ లోపల ఆయన దాన్ని పరిశీలించారు, ఆ కప్ప ఇంకా బతికుంది. ఈ లోపల అక్కడ ఒక గడ్డి పురుగు ఇలా ఎగురుతుంది. ఈ పాము ఈ కప్పని మింగాలేదు, కక్కాలేదు, అలాగ పాము సతమతం అవుతుంది ఈ కప్పతో. కప్ప సగం పాము నోట్లో ఉంది, అప్పుడే ఆ ఘాట్లు పడి ఉన్నది, ఇంకెంతో కాలం బతకదు. కానీ ఈ గడ్డి పురుగు ఎగురుతుంటే ఈ కప్ప నాలిక చాచి ఆ గడ్డి పురుగు పట్టుకుంటుంది. మనిషి అలా ఉంటాడు, హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు కానీ ఆశ చావదు. నేను చెప్పానా మీకు మొన్న, మొన్న చెప్పాను కదా, నారా రామ రామ హరే రామ అంటున్నాం మేము, మీకు రాముడు గుర్తుకొస్తున్నాడు రావట్లేదు. మరి ఏం గుర్తుకొస్తుందంటే విశాఖపట్నం నుంచి కాటన్ బేల్స్ బయలుదేరాయి, అవి ఎక్కడో దారిలో ఉన్నాయి. చెప్పలేదా మీకు కథ చెప్పాను, అవి ఇంకా రాలేదు, అవి గుర్తుకొస్తున్నాయి. వాడి చేత నారాయణ అనిపిద్దామని కొబ్బరి నార పెడితే వాడు నారా అనకుండా పీచు అని అంటాడు. కాబట్టి మనిషి ఆశాపాతకుడుగా ఉంటాడు, ఆశను వదిలిపెట్టాడు. ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నా ఆశను వదిలిపెట్టాడు. ఒక పెద్ద ఆయన మంచం మీద ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. స్వామీజీ అన్ని కోరికలు తీరిపోయి ఇంకొక కోరిక మిగిలింది, ఆ కోరిక కూడా ఉండకూడదు, ఇంక ప్రాణం పోయే ముందు కోరిక ఏమిటి, ఏమిటి ఆ కోరిక అంటే, పెద్ద కూతురు వచ్చింది, రెండో కూతురు వచ్చింది, మూడో కూతురు రాలేదు, ఆ కూతురు కూడా వస్తే చూసి చచ్చిపోవడానికి నేను రెడీ. మరి మూడో కూతురు రావచ్చు కదా అంటే అమెరికాలో ఉంది కాబట్టి వచ్చే సందర్భం లేదు, అమెరికా నుంచి రావడం ఏం మాటలు కాదుగా అని అప్పుడు నేను అనుకున్నా. నేను ఆయనతో అనలేదు, పెద్ద పెద్ద ఆయన మంచం మీద ఉన్నాడు, ఆయనతో మనం పరుషంగా ఎందుకు అంటాము. సో ఆయన అలాగా మూడో కూతురు అంటూనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కనీసం పోయేప్పుడైనా రామనామం చెప్పాలని వీడికి తెలియదు. వీడు పోయాక వీడు మోసుకెళ్ళి వాళ్ళు రామనామ సత్యహే అంటారు. వాడంట వాడు పోతాడు, వీళ్ళు రామనామ సత్యహే అంటారు. అక్కడికి శ్మశానం దగ్గరికి వెళ్ళేదాకా రామనామ సత్యహే, నిప్పుల మీద పెట్టేదాకా రామనామ సత్యహై. నిప్పుల మీద పెట్టిన తర్వాత వీళ్ళలో వీళ్ళు అది కాలుతుంటే వీళ్ళు కబుర్లు చెప్పుకుంటారు. ఏమైనా కబుర్లు, ఎరా స్నానం అయిన తర్వాత ఏం చేద్దాం, ప్యాకెట్ వేసుకుందామా అని వీళ్ళలో వీళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే రేపు ప్రోగ్రామ్ ఏమిటి, ఎల్లుండి పార్టీ ఉంది, ఏది శ్మశానంలోనే అక్కడ శవం కాలుతుండగానే సంసారం అలా ఉంటుంది. సంసారంలో సారమేమున్నది? కాబట్టి ఈ ఆశని మీరు విడిచిపెట్టుడు. ఆశ దురాశ పేరాశ వద్దు. ఉదారమైన మనస్సు కలిగి అందరినీ ప్రేమించేటువంటి స్వభావాన్ని కలిగి ఆ పరమేశ్వరుని సకల ప్రాణుల హృదయంలో దర్శిస్తూ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కండు అని అని దానికి సందేశం. ఈ శ్లోకాలన్నీ నేను మొట్టమొదటిసారి చెప్పాను భజగోవిందం, ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడే చెప్పాను. ఈ శ్లోకాలన్నీ సెటైరికల్గా ఉన్నాయి. సాహిత్యంలో సెటైర్ అనే సాహిత్యం ఒకటి ఉన్నది. ఈ సెటైర్ సాహిత్యం అదొక సాహిత్య ప్రక్రియ లిటరేచర్లో. మీరు ఎవరైనా జార్జ్ ఆర్వెల్ అనే ఇంగ్లీష్ రచయిత రచించిన యానిమల్ ఫార్మ్ అనే పుస్తకం చదివి ఉన్నట్లయితే సెటైర్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఇవన్నీ సెటైర్. సెటైర్ అంటే సత్యాన్ని వెటకారపు ధోరణిలో చెప్పడం, వెటకారం చేస్తున్నట్టుగా ఎదుటివాడి తెలివి తక్కువతనాన్ని పైకెత్తి చూపిస్తూ పరుషంగా వెటకారంగా చాలని తెలివితేటలు అని నిరసనపూర్వకంగా సత్యాన్ని చెప్పే ప్రక్రియకు సెటైర్ అని పేరు. ఈ శ్లోకాలు నేను ఈవేళ అది ఇప్పుడే గమనించా, కువైట్లో కూర్చొని గమనించా. ఇంతకుముందు ఏవో చదువుతున్నాము, మనస్సు దాని మీద అలా పెట్టలేదు. అన్ని శ్లోకాలు కూడా చాలా సెటైరికల్గా ఉన్నాయి. అంటే వైరాగ్యాన్ని బాగా హైలైట్ చేస్తూ సంసారంలో జనులు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పటికి కుక్కతోక వంకరే అన్నట్టు ఉంటారు తప్ప తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా సరిగ్గా చెయ్యరు అనే ఒక ధోరణిని ప్రదర్శిస్తూ మీరు ఇలాగే ఉన్నట్లయితే మీరు జీవితంలో నష్టపోతారు సుమా అనే విషయాన్ని చాలా కరకుగా చెప్పేటువంటి శ్లోకాలు. మొత్తానికి మరి శ్లోకాలు ఎలా ఉన్నప్పుడు నా మాటలు కూడా అలాగే ఉంటాయి, ఇంకో రకంగా ఎలా ఉంటాయి. కనుక మీరు ఈ గత 6 రోజుల్లో భజగోవింద శ్లోకాలని చాలా శ్రద్ధగా విన్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు రాఘవరెడ్డి గారితో టెలిఫోన్లో మాట్లాడుతూ ఏం టాపిక్ చెప్పమంటారని నన్ను అక్కడ, అంటే నేను వచ్చి ఊరికే భోజనాలు అవి చేసి అంతా చూసేసి లేచకపోతే నా మనస్సుకు ఉత్సాహం ఉండదు, ఏదో కొంత సేవ చేయాలి. మనం సేవ చేయడానికి వస్తా రావాలి తప్ప సేవలు అందుకోవడానికి రావకూడదు. కాబట్టి మీకు సేవ చేయాలంటే నేను చేయగలిగిన సేవ ఇదే కనుక, కాబట్టి ఏ టాపిక్ ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకుని చక్కగా 4 రోజులు పాఠం చెప్పి వెనక్కి పోవాలి అని నా ఆకాంక్ష. అందుకోసం ఏమిటండి టాపిక్ ఏమిటో చెప్పండి, టికెట్ కొన్నామైంది టాపిక్ చెప్పండి అని నేను ఆయన్ని పోరితే ఆయన మొత్తానికి ఇటు ఆలోచించి అటు ఆలోచించి భజగోవిందం మీరు ఇంతవరకు చెప్పలేదు అది చెప్పండి అని కోరారు. వెంటనే నాకు అనిపించింది కరెక్ట్, బాగుంది ఐడియా అని నేను ఐడియాని అందిపుచ్చుకుని మీ ముందు 6 రోజులు భజగోవింద శ్లోకాల గురించి ప్రస్తావన చేశాను. నాకు ఇంకో సంతోషం ఏమంటే నేను ప్రపంచంలో చాలామందికి వేదాంతాన్ని బోధిస్తూ ఉంటా, యూనివర్సిటీస్లోనూ అక్కడ ప్రొఫెసర్సు తర్వాత అడ్వాన్స్డ్ స్కాలర్సు సాంస్క్రిట్ విద్వాంసులు వీళ్ళందరూ కూడా నా క్లాసుల్లో కూర్చుంటూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా సామాన్య జనులు చదువు విషయంలో కానీ లేకపోతే సోషల్ స్టేటస్ విషయంలో కానీ నేను సామాన్యుడే. నేనేమీ పెద్ద స్థాయి వాడిని ఏమీ కాదు. నేను కూడా చాలా పేద పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి, చాలా కష్టమయ్యే జీవితం అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడను. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా కష్టపడి దేశం కానీ దేశానికి వచ్చి పురుషకారం చూపించి నిలదొక్కుని అన్ని ఆటంకములను అధిగమించి కుటుంబానికి సమాజానికి భారతమాతకు సేవ చేస్తున్న మీ అందరి ముందు 14 రోజులు ఉండడం, మీతో కలిసి ఇంతటి పవిత్రమైన శంకర భగవత్పాదుల యొక్క కవితా సౌందర్యాన్ని ఆస్వాదించడము, దట్ సెటైరికల్ లిటరేచర్లో మణిపూస ఎనదగినటువంటి భజగోవింద శ్లోకాల గురించి విస్తారంగా ప్రవచించడము నేను మహాభాగ్యముగా పరిగణిస్తూ ఉన్నాను. తర్వాత మీరు చాలా శ్రద్ధగా విన్నారు. జనం అధికంగా ఉన్నప్పటికీ చాలా డిసిప్లిన్డ్గా శ్రద్ధగా విన్నారు. కాబట్టి మీ శ్రద్ధకు, మీ ప్రేమకు, ఆ జ్ఞానముపై మీకు గల ప్రేమకు నేను ముగ్ధుడనవుతూ ఉన్నాను. మీకు పరమేశ్వరుడు సకల శుభములను చేకూర్చుగాక. తర్వాత మీరు ఫార్మాలిటీ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంకా నమస్కారాలు ఇవన్నీ కూడా ఏదో పెద్దలకు నమస్కారం చేయడం వరకు మంచిది అది.